بسم الله الرحمن الرحيم لإيلاف قريش إيلافهم رحلة الشتاء والصيف فليعبدوا رب هذا البيت الذي أطعمهم من جوع وآمنهم من خوف. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. చూడండి, ఖురైషు ప్రజలు ఎలా అలవాటు పడ్డారో, చలికాలంలోనూ ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటు పడ్డారో. కనుక వారు ఈ ఆలయ ప్రభువును ఆరాధించాలి. ఆయన వారికి ఆహారమిచ్చి ఆకలి బాధ నుండి కాపాడాడు, శాంతిని ప్రసారించి భయం నుండి రక్షించాడు.